వెన్నలు దోచి కన్నెల మనసులు వెన్నెల చేసి తెన్నులు దాచి వెన్నలు దోచి కన్నెల మనసులు వెన్నెల చేసి వెన్నెల దొంగ నాతో ఎలా కన్నడ చేసే దుఃఖావగరారా నమ్మితిరా నిన్ను నమ్మితిరా మాయ జగతి పసలు కన్నార తాలు దేవా ఆసపించేది మాయ జగతి పసలు కన్నార తాలు దేవా భవము మాయించు నీ నగమాము సూపదరారాత్రిత జన పాల నమ్మితిరా నిన్ను నమ్మితిరా శ్రీ గోపాల రాధాలోల నమ్మితిరా నిన్ను నమ్మితిరా కృష్ణా